எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ, சில்லன்னழையேன் மின் அங்கமீறு போதருகின்றேன். வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும், வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக. ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை, எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள். வல்லானை கொன்றானை மாற்றானை மாற்றழிக்க வல்லானை மாயனை பாடேரோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ பதகைதவ பாசுரம் எல்லே இளங்கிலியே அனே பாசுரம். ஈ பாசுராண்ணி உக்தி பிரத்யுக்தி ரூபமைன பாசுரம் అని చెప్తారు. ఇంటి వాకలిలో నిలిచి ఉన్న ఆండాళ్ మొదలైన వాళ్ళు ఒక మాట చెప్పడం, లోపల ఉండే ఆవిడ ఒక మాట చెప్పడం, ఈ విధంగా మారి మారి మాట్లాడే విధంగా ఈ పాసురం ఉంది. అందువల్ల దీన్ని ఉక్తి ప్రత్యుక్తి పాసురం అని చెప్తారు. విలక్షణమైన శాస్త్రార్థములతో కూడినటువంటి పాసురం ఈరోజు పాసురం. ఈ పాసురాన్ని తిరుప్పావైలో తిరుప్పావై అని చెప్తారు. అంత ముఖ్యమైనటువంటి పాసురం ఇది. ఈ పాసురంలో లోపల ఉండే ఆవిడ కొంచెం అధికంగా వీళ్లను తిట్టే విధంగా ఆండాళ్ మొదలైన వాళ్లను గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు, వాళ్లకు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి నొప్పి వాళ్లకు కలిగినట్టు మనం మాట్లాడినామో ఏమో అని భయపడుతూ, భాగవత అపచారం చేయకూడదు కదా అనే భావంతో, సరి ఈ మొత్తం నేనే మీరు కాదు అని సకల విధమైనటువంటి అపరాధాన్ని తమ నెత్తిపైన వేసుకొని ఆమె చివరిలో చెప్తుంది. అందువల్ల నిజమైనటువంటి భగవద్భక్తితో కూడినటువంటి భాగవతుడు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ పాసురం మనకు వివరిస్తూ ఉంది. రుక్షాక్షరాణి శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం భక్త్యా యోవదేత్ వైష్ణవో హి సహా అని భగవత్శాస్త్రం చెప్తుంది. ఏదైనా ఎవరైనా కఠినమైనటువంటి మాటలను మనని గురించి వాళ్ళు నిందించే విధంగా చెప్పి ఉంటే, తిరిగి వాళ్లను మనం నింద చేయకుండా మనం ఓర్పుతో ఉంటే అదే నిజమైనటువంటి శ్రీవైష్ణవ లక్షణం అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల అటువంటి ఒక విశేషార్థాన్ని ఈ పాసురం మనకు తెలియపరుస్తూ ఉంది. పాసురార్థానికి వస్తాం. ఎల్లే ఇళంగిళియే అంటే వీళ్లంతా పాడుతూ వచ్చినటువంటి ఆ మాటను విని, ఆ పాటను విని లోపల ఉండే ఆవిడ రాగయుక్తంగా మెల్లగా పాడుతూ ఉందట. ఓహో, మేమంతా ఈ ధనుర్మాసంలో మంచు మా తలపైన పడుతూ ఉండగా ఎన్నో అవస్థలను పొందుతూ మేము నీ ఇంటి వాకల్లో వచ్చి నిలిస్తే నువ్వు మెల్లగా హాయిగా పడుకొని పాటలు పాడుతూ ఉన్నావా, రామచిలుకలాగా నువ్వు ఉన్నావు అని మనసులో అనుకొని వీళ్ళు ఇళంకిళియే అని ఆమెను పిలిచారు. ఆమెకి ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో పిలవకుండా రామచిలుక లేత రామచిలుక అని పిలిచారు. ఫస్ట్ ముందుగా ఆ విధంగా పిలిచారు. ఆ విధంగా పిలిచిన వెంటనే తెల్లవారుజామున మన ఇంటి వాకలికి చేరి ఓ లేత చిలుక అని పిలిచిన వెంటనే ఆమె కోపం వచ్చేసింది. ఎల్లే ఇళంగిళియే అని పిలుస్తున్నారు వీళ్ళు. వెంటనే ఇన్నం ఉరంగుదియో అని అన్నారు. ఇంకా నువ్వు నిద్రించుతున్నావా అంటే తమ పేరుని చెప్పి పిలవలేదు, నిద్రించకుండా ఉన్నటువంటి నన్ను చూసి ఇంకా నిద్రించుతున్నావా అని చెప్తున్నారు తెల్లవారుజామున వచ్చి అని వీళ్ళు. లోపల ఉండే ఆవిడ బాధపడుతుంది. ఆ విధంగా బాధపడుతూ ఆమె వెంటనే సిల్లన్నడయేన్మిన్ శివుక్క నన్ను ఏం పిలవద్దు, తెల్లవారుజామున మా ఇంటి వాకలికి వచ్చేరి శివుక్కని పిలవద్దు అని ఆమె చెప్పింది. మన పూర్వాచార్యులు అన్నారు ఈమె యొక్క మనస్సులో ఏ విధంగా ఒక భావం ఉండిందంటే, శ్రీరంగంలో రంగనాథస్వామి ఆ ఆలయంలో రంగనాయకి తాయార్ అమ్మవారి యొక్క ఆ సన్నిధి వాకలిలో శాస్త్రార్థాన్ని చేస్తూ ఉంటారు స్వాములు. అప్పుడు ఈ గుడి లోపల సెల్వర్ అనే ఒక చిన్న విగ్రహం, భగవంతుడు సెల్వర్ అనేటువంటి ఆ స్వామి ఉంటారు. ఆ స్వామి అటు ఊరేగింపుగా వస్తూ ఉంటారు. వాద్య ఘోషంతో ఆయన వస్తారు. అప్పుడు స్వామి వస్తున్నారని ఈ గోష్ఠిలో ఉండే వాళ్ళంతా లేచి నిలుస్తారు. వీళ్ళు స్వారస్యంగా చెప్పే మాటకు అప్పుడు భంగం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఇదేమి బాగా మా మంచి మాటను వింటూ ఉండే సమయంలో ఈయన వచ్చేశారు అని వాళ్ళు మనసులో ఒక రకమైనటువంటి భావం వాళ్ళకు కలుగుతుంది. ఆ విధంగా ఉండిందట ఆమెకి. సిల్లెండ్రడయేన్మిన్ నంగై మీర్ పోదరుహిన్రేన్, ఓ కన్నికులారా ఇదిగో వచ్చుచున్నాను అని చెప్పినటువంటి ఆవిడ. ఆ మాటను విని వాకలిలో ఉండేవాళ్ళు వల్లై ఉన్ కట్టురైగల్ పండే ఉన్ బాయరిదుం అని అన్నారు. బాగా మాట్లాడతావు కానీ మాట ప్రకారం నువ్వు ఆచరణంలో ఆ విధంగా పెట్టుకోలేదు, మాట మాత్రం బాగా మాట్లాడతావు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వల్లై ఉన్ కట్టురైగల్, నువ్వు బాగా మాట్లాడతావు. కట్టురై అనే పదానికి మరొక అర్థం కడుమై ఉరై కట్టురై, అంటే కఠినంగా మాట్లాడే ఆ బాయాడి మనిషి నువ్వు అనే రకంగా ఇక్కడ బాకలిలో ఉండేవాళ్ళు చెప్పడం జరిగినది. వెంటనే లోపల ఉండే ఆవిడ, నాకు మాత్రం నోరు పెద్దదిగా లేదు, మీరు అటువంటి వాళ్లే, నానే బల్లీర్గల్ నీంగళే అని ఆమె లోపల నుంచి చెప్పింది. ఆ విధంగా చెప్పిన వెంటనే, అయ్యో మనం అవసరపడి ఏదో వాళ్లను గురించి చెప్పేశాం, వాళ్లంతా భగవద్భక్తితో కూడిన భాగవతులు కదా, ఆ భాగవత ఆ శిరోమణిగా ఉన్నటువంటి వాళ్లను ఈ విధంగా చెప్పడం తప్పు కదా, పొరపాటు కదా అని అనుకొని పరస్పర నీచభావైహి అని శాస్త్రం చెప్పిన రీతిగా వెంటనే, సరే మీరు చెప్పినట్టే నేను ఉంటాను దానికేమి అనే రకంగా ఈమె మాట్లాడుతుంది. ఇది ఎలా ఉంది అంటే, నమంతరాయా నచ మాతురస్యా దోషో నరాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వన ప్రవేశే రఘునందనస్యా. భరతుడు చెప్తున్నాడు సభలో, ఆ మంతర యొక్క తప్పు కాదు, నా తల్లి యొక్క తప్పు కాదు, నా తండ్రి దశరథ మహారాజు యొక్క తప్పు కాదు, నా అన్న రాములు వారు అడవి వెళ్ళడానికి కారణం వీళ్ళంతా కాదు, నేను చేసిన పాపమే నా అన్న అడవి పోవడానికి కారణం అని భరతుడు చెప్పడం జరుగుతుంది. ఎవరో చేసిన పొరపాటును తమ నెత్తిపైన వేసుకున్నాడు భరతుడు. ఆ మాదిరిగా లోపల ఉన్నటువంటి ఆవిడ తమ ఇంటి వాకలికి చేరి ఉన్నటువంటి ఆండాళ్ మొదలైన వాళ్లను గురించి మనం అవసరపడి ఏదో చెప్పేశాం, అది తప్పు కదా, తప్పంతా నాదే అనే రకంగా వెంటనే మనసు మారి ఈ మాటను చెప్తుంది. నానేదానాయుడుగ, ఈ పదాన్ని, ఈ నానేదానాయుడుగ అనే ఈ వాక్యాన్ని చూసి మన పూర్వాచారులు తిరుప్పావయిలో తిరుప్పావై ఇదే అని చక్కగా వాళ్ళు చెప్పడం జరిగినది. వెంటనే ఒల్లై నీ పోదాయి అని వీళ్ళు చెప్తున్నారు, తొందరగా లేచిరమ్మా అని వీళ్ళు అన్నారు. అది మాత్రం కాదు, ఉనక్కెన్న వేరుడయ్యి, నీకు ప్రత్యేకంగా ప్రత్యేక అనుభవం నీకేమిటి, మేమంతా ఏ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామసంకీర్తనాన్ని చేస్తూ ఉన్నామో మాతో కలిసి నువ్వు ఆ నామసంకీర్తనాన్ని చెయ్యాలి కదా, నీకు ప్రత్యేకంగా విలక్షణ ఒక అనుభవం ఎందుకు నీకు వచ్చినది, ఏదో కైవల్య ఉపాసనం చేసేవాళ్లలాగా ప్రత్యేకంగా నువ్వు ఆత్మానుభవం చేస్తూ ఉన్నావా అని వాళ్ళు అడిగిన వెంటనే, ఎల్లారూ పొందారో, అందరూ చేశారా అని ఆవిడ అడిగింది. పొందార్, అందరూ చేశారన్నారు. పోంది వందెన్నికొల్, వచ్చి నువ్వు వాళ్లను లెక్క పెట్టుకో అని అండాలు చెప్పడం జరిగింది. ఎం ఎం స్పృశతి పాణిభ్యాం ఎం ఎం పశ్యతి చక్షుషా స్థావరాణ్యపి ముచ్యంతే కిం పునర్బాంధవా జనాః అని, ఆ భగవద్భక్తితో కూడిన వాళ్లను స్పర్శించడం, వాళ్లను కళ్ళార చూడడం ఇది కూడా పుణ్యం కింద వస్తుంది అని శాస్త్రం చెప్తుంది గనుక ఆ శాస్త్రార్థాన్ని ఆంటాళ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వల్లానై కొండ్రానై మాట్రారై మాట్లాడిక్క వల్లానై మాయనై పాడేలోరెంబావాయ్. వల్లానై కొండ్రానై కువలయాపీఠం అనే ఏనుగును సంహారం చేసిన వాణ్ణి, మాట్రారై మాట్లాడిక్క వల్లానై శత్రుభావంతో కూడిన వాళ్ల యొక్క ఆ శత్రుభావాన్ని పోకొట్టినటువంటి ఆ మాయావీగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మేము పాటలుగా పాడుతూ ఉన్నాం, అతన్ని కీర్తిస్తున్నాం, నువ్వు లేచిరా అని చెప్పిన వెంటనే ఆవిడ కూడా ఆ విధంగా లేచి వచ్చి ఈ గోష్ఠిని నమస్కరించి వాళ్లలో ఒక ఆమెగా చేరి వాళ్లంతా నేరుగా శ్రీకృష్ణ భవనానికి వెళ్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.